దివమనా హొంది దినా చిన్నద సమ్మిలన హొన్నద మహాదిన ఒలుమయ వినూతన భావన జీవన నలివమనా ఉల్లాసదే నమ్మాసే సాధన గళిసువ వినోదద బాళిన చేతన ఒలుమయ వినూతన భావన జీవన నలివమన హొంది దిన చిన్నద సమ్మిలన హొన్నాగ మహాదిన ఒలుమయ వినూతన భావన జీవన తరువే సదాచిర ఆశయ నంబుని బదుకిన వికాసద గానవ పాడువ ఒలుమయ వినూతన భావన జీవన నలివమన సమీపద ఛాయని భామిని బళలద సరాగద బాళని నోడువ ఒలుమయ వినూతన భావన జీవన నలివమన హొంది దిన చిన్నద సమ్మిలన హొన్నాగ మహాదిన ఒలుమయ వినూతన భావన జీవన నలివమన